31 క్షణంలోనే యుగం ఉంది. లీలా అమ్మ, ఆ బ్రాహ్మణుడు మరణించి 8 రోజులైందని నువ్వే చెబుతున్నావు. మేమిద్దరం పుట్టి 60 సంవత్సరాలు దాటింది. అది మా పూర్వజన్మైతే ఈ కాలభేదం ఎలా కుదురుతుంది? సరస్వతీదేవి, లీలా తెలివిగల దానివనుకున్నాను. ఇదేం ప్రశ్న? అణుగర్భంలో మహాప్రపంచాలు ఇమిడి ఉన్నాయంటే తర్కించి తర్కించి చివరికి ఒప్పుకొన్నావు. అణుగర్భంలో ప్రపంచాలు ఇమిడి ఉండడం సాధ్యమైతే క్షణగర్భంలో సంవత్సరాలు, యుగాలు, కల్పాలు ఇమిడి ఉండటం సాధ్యం కాదా? చిదాత్మలో దేశానికి సంబంధించిన కొలతలు పట్టకపోతే కాలానికి సంబంధించిన కొలతల పట్టుబడతాయా? ఇంతకు అణుగర్భంలో గల చిదాత్మ మీద ప్రపంచాలు ఎమ్మడటం ఎలా సాధ్యమైంది? ఎండమావి నీళ్లులాగా అవన్నీ ప్రాతిభాసికాలు, అంటే భ్రాంతి జనితాలు కనుక సాధ్యమైంది. ప్రపంచంలోని లోకాలన్నీ ఎలా భ్రాంతి జనితాలో, అలాగే ప్రపంచంలోని కాలాలు కూడా భ్రాంతి జనితాలే. నేను ఫలానావాడి కొడుకుని అనుకోవటం ఎంత భ్రాంతో, నా వయస్సు ఇంత అనుకోవటం కూడా అంతే భ్రాంతి. చిదాత్మదృష్టితో చూస్తే స్వప్నలోకానికి, ఇహలోకానికి, పరలోకానికి ఏమీ భేదం లేదు. అలాగే స్వప్నకాలానికి, ఇహకాలానికి, పరకాలానికి ఏమీ భేదం లేదు. ఆయసర్ 39. ఈ లోకంలో కూడా కాలమనేది అందరికీ ఒకే విధంగా అనుభవంలో లేదు. భార్యా విరహంలో ఉన్న కొత్త పెళ్లి కొడుకు ఒక రోజును ఒక సంవత్సరంగా భావిస్తాడు. కనుక కాలం విషయంలో నీకు సందేహం అనవసరం.